ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముళ్ళ తీగ మీద మళ్ళే పూసేసిందేంటో ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో చిరచిరలాడే కంట్లో చక్కెర దారేంటో చినుకులు చూడని ఇంట్లో తేనెల వానేంటో ప్రతిదానికి ఇంక కారణంగా నిన్ను చూపుతుంది లోకం నీకైందేంటో నే చేసిందేంటో తీగ మీద మళ్ళే పూసేసిందేంటో మండేటి సూర్యున్నైనా చల్లాచే చందా మామై నువ్వు వచ్చావా నా కోసం ఈ అదృష్టం ఏంటో గడ్డించే మేఘనైనా కరిగించే చల్లగాలే నువ్వు కలిసావా ఈ నిమిషం నా అదృష్టం ఏంటో వేలే శబ్దాలన్నైనా ఏం చేయలేదే ఇన్నాళ్ళు ఇవ్వాలి నీ శబ్దంలో హాయిగా వచ్చే వణుకేంటో ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో నాకే ఏంటో ముళ్ళ తీగ మీద మళ్ళే పూసేసిందేంటో ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో శత్రువుల గుండెల్లోన నిద్రిస్తూ ఉండే నాకే నిన్ను చూస్తే నిద్ర పాడై ఈ గుండె గుబులేంటో కత్తుల్లో కదిలే నువ్వే మెత్తల్లో మునిగా వంటే చెంటోడైనా చెబుతాడే అరదాని అర్థం ఏంటో అందరిలోన ఉందాగా నిన్న మొన్న ఉన్నాగా ఈ పై ఎట్టా గుంటానో ఆ పై జరిగే కథలేంటో అక్కడతోనే గడపకురో కంచె పట్టు అరే అరే అలుసా ఏంటి.